చెప్పుకుంటూ ఉన్న వయసు జూది మామా జూది బిన హబ్బతికి జూది ససిరాపుకి అద్నాని వలకద్ అద్బలౌది జూది మామా జూది బిన హబ్బతికి జూది జూది ససిరాపుకి అద్నాని వలకద్ అద్బలౌది ఔది Hey, hey, hey, hey, hey.